చంద్రచూడ మదనాంతకాశూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో శ్రీ పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూతాధిపా ప్రమథనాథ గిరీశ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ వేద సారా సదా నిర్వికార భవ వేద సారా సదా నిర్వికార నమో లోకపాల నమో నాదలోలా నమో పార్వతీ వల్లభా నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవా నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపనాశ సదా సుప్రకాశ నమో దేవదేవా నమో భక్తపా